24. కొత్త కర్మే ప్రబలం. పాత కర్మ తను చేసిందే, కొత్త కర్మ తను చేస్తున్నదే. అయినా సరే పాత కర్మ గీసిన ఒరవడి ప్రకారమే కొత్త కర్మ నడుస్తుంది అని వాడు అంటున్నాడు. అంటే కొత్త కర్మ కంటే పాత కర్మ చాలా ప్రబలమైనది అని వాడు భావిస్తున్నాడు. ఇలా భావించడానికి వాడికి ప్రత్యేకమైన కారణంగాని ప్రమాణంగాని లేదు. నిజానికైతే ప్రత్యక్షంగా ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఇప్పటి జన్మే ప్రబలం కావాలి. నీకు దూరంగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా? కనుక పాత కర్మ ఎక్కువ బలం గలది అనే మాట కేవలం వాడి ఊహేగాని సత్యం కాదు. ప్రాక్తనః పురుషార్థో సౌ మాం నియోజయతీతి ధియః. బలాదధస్పది కార్య ప్రత్యక్షాదధికాన స ముడొట్ వ్యడొట్ ప్రడొట్ స 5:10. కాబట్టి సాధకుడు మున్ముందుగా ఈ దురభిప్రాయాన్ని వదులుకోవాలి. వదులుకుని పాత కర్మ నశించేంతవరకు విరామం లేకుండా ఇవాల్టి ప్రయత్నం కొనసాగించాలి. నిన్న రాత్రి అజీర్ణం చేసింది. తేళ్లవారేటప్పటికల్లా కడుపంతా ఉబ్బరంగా ఉంది, నొప్పి కూడా మొదలైంది. ఇవాళ మనం ఏం చెయ్యాలి? లంకనమే చెయ్యాలి. ఆ లంకనం కూడా ఎలా చెయ్యాలి? వైద్యశాస్త్రం చెప్పిన విధంగా చెయ్యాలి. ఇదే రీతిగా ఆధ్యాత్మిక విషయం కూడా. నాకు విఘ్నాలు వస్తున్నాయి, నేను ఇంద్రియ నిగ్రహం చేయలేకపోతున్నాను, ఇది నా కాని సాధకుడు ఎప్పుడూ అనుకోరాదు, అనరాదు. ఇక సాధకులలో ఉన్న మరొక లోపం ఏమిటంటే తనకంటే సోమరిపోతులతో తనను పోల్చుకోవటం. ఇది ఎంతమాత్రమూ తగదు. సాధకుడు ఎలా ఉండాలంటే బోనులో పెట్టిన సింహం లాగా ఉండాలి. వాడి చుట్టూ ఉండే విఘ్నాలే వాడికి బోను. సింహం అనుక్షణమూ బోనులోనుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, అలా మరణించేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలాగే సాధకుడు కూడా చివరి శ్వాస వదిలే వరకు ఈ సంసర్కుపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే సాధన